side, side, please. Local boys here. Side, side, side, please. You don't come near. Kurrolante love chayali. Peddolante side wali. Side, side, side, please. Side, side, side, please. Side, please. Side, side, side, please. Hey, janaka, janaka, janaka, janaka, janaka, janaka, janaka, janaka, aata boy, aata kinka side wale. Hey, janaka, janaka, janaka, janaka, janaka, janaka, janaka, janaka, galava boy, match kinka side wale. Side, side, side, please. We are the local. Side, side, side, please. We are the local. Side, side, side, please. We are the local. Side, side, side, please. Local boys here. పిల్లకి ఇష్టం లేకున్నా వెళ్ళి చూసాడు పాపకి స్మైల్ లేదన్నా. నచ్చిన వాడుంటే అన్ని ఇచ్చేవాడన్నా. అమ్మాయి కళ్ళల్లో ఖుషి నింపేవాడన్నా. పాతికేళ్లు పెంచుకున్న ఆడపిల్ల ప్రేమిస్తే అంత వదిలి సొంత వాళ్ళు సైడ్ ఇవ్వాలి. అమ్మ ఒడి నాన్న ఒడి గొడవ పడి వదిలేస్తే జంటలకు కంట తడి సైడ్ ఇవ్వాలి. సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్. We are the local. Side, side, side, please. We are the local. Side, side, side, please. We are the local. Side, side, side, please. Local boys here. కట్నం అక్కర్లే వెండి పళ్ళెల్లో కాళ్ళే కడగనక్కర్లే. ఎక్కువ తక్కువలే అని ఈగోలక్కర్లే. ఏడు తరాల ఎంక్వైరీలే అక్కర్లే. వెయ్యి నోటు పింక్ నోటు వస్తుంటాయి పోతుంటాయి. వంద నోటు పర్మనెంట్ సైడ్ ఇవ్వాలి. లవ్ లోన ఉన్నవాడు లైఫ్ లెక్క చేయడంట. చచ్చినట్టు ఎవడైనా సైడ్ ఇవ్వాలి. సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్. వి ఆర్ ద లోకల్. సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్. వి ఆర్ ద లోకల్. సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్. వి ఆర్ ద లోకల్. సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్. లోకల్ బాయ్స్ హియర్.